ఏడు కొండలవాడ వెంకటేశ ఒరయో ఎంత పని చేశావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలితావు శ్రీనివాస ఏడు కొండలవాడ వెంకటేశ ఒరయో ఎంత పని చేశావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలితావు శ్రీనివాస ఏడో కొండలవాడ వెంకటేశ ఒరయో ఎంత పని చేశావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస కట్టితే తలుపు తీశ మళ్ళీ చేదారిపోకుండా కట్టేశ చిలకమ్మ తట్టితే తలుపు తీశ మళ్ళీ చేదారిపోకుండా కట్టేశ సోగత్తిని కవ్వతలనని మొండికేశ సోగత్తిని కవ్వతలనని మొండికేశ వెంకటేశ తిరుమలేశ తిరుమలేశ శ్రీనివాస కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలితావు శ్రీనివాస వేసి ఒకటి చేశంతా ముద్దులతో ముద్దరేశ నువ్వుకుంటే పెన వేసి ఒకటి చేశను పక్క మీద పరిచేశ దాన్ని కడదాక కాస్తానని ఒట్టేశ కన్నతను పక్క మీద పరిచేశ దాన్ని కడదాక కాస్తానని ఒట్టేశ వెంకటేశ శ్రీనివాస ఏడు కొండలవాడ వెంకటేశ ఒరయో ఎంత పని చేశావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస.